69 సూచిక ద్వితీయ తపస్సు. ఇలా లోహసూచిక, జీవసూచిక అనే రెండు శరీరాలతో ఆ రాక్షసి ప్రజలను పీడిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిపింది. కాని నానాటికీ దాని అసంతృప్తి పెరిగిపోతోంది. అది ఈ విధంగా పశ్చాత్తాపపడసాగింది. అరెరే, ఎంత పొరపాటు చేశాను. ప్రత్యేకంగా పనిగట్టుకుని తపస్సు చేసి మరీ బంగారుకొండలాంటి శరీరం నాశనం చేసుకున్నానే. ఈ సూదరూపంలో గుప్పెడు మాంసమైనా తినలేను కదా. ఈ రూపంలో నాకు చుట్టాలా పక్కాలా చద్దామనుకున్నా వీల్లేదు. మూర్ఖులు వెనకా ముందు చూడకుండా విధవ పనులు చేస్తారు. నేను సరిగా అలాంటి తపస్సే చేశాను. శాంతిహోమం చేస్తే దాంట్లోంచి దయ్యం పుట్టిందట. అలా ఉంది నా తపస్సు. అయ్యో, మళ్లీ కొండ గుహ వంటి నా కడుపు నాకు ఎప్పుడొస్తుందో కదా. కుండల కొద్దీ నెత్తురు ఎప్పుడు తాగుతానో కదా. ఆయ్సర్ ఒక 100 అని ఈ విధంగా ఆ రాక్షసి రోజురోజుకు కుమిలిపోతూ ఉండేది. మహాకవి ఏ విషయం పట్టుకున్నా బంగారమే అవుతుంది. వాల్మీకి మహాకవి ఈ సర్గలో రాక్షసి దిగులును దాని రూపాన్ని కలిపి కవిత్వంలో ముంచేసి హాస్యరసం పొంగులెత్తించాడు. కొన్నాళ్ళు అలా మథనపడి చివరికి మళ్లీ తపస్సు చేసి తన పూర్వరూపాన్ని పొందాలని ఆ రాక్షసి నిశ్చయం చేసుకుంది. వెంటనే రోగవారూపంలో ఉన్న జీవసూచి లోహ రూపంలోకి, దోమముక్కు వంటి రూపంలోకి ప్రవేశించింది. ఇలా ఆ రెండు పరస్పర ఆధ్యాస చెందిన రూపంలో ఆ రాక్షసి హిమాలయానికి వెళ్లి ఒక అపవిత్ర ప్రదేశం ఎన్నుకొని ఘోర తపస్సు ప్రారంభించింది. ఆ తపస్సు చూసి అడవిలోని చెట్లు పక్షులు కూడా ఆశ్చర్యపోయాయి. అవి దానికి చల్లటి గాలిని, కమ్మని పుప్పొడిని, తీయటి పళ్లను కానుకగా ఇచ్చాయి. అయినా ఆ సూది వాటిని ముట్టుకోనైనా ముట్టుకోలేదు. దేవేంద్రుడు దీని తపస్సు భంగం చేయాలని మాంసపు రేణువులను విరివిగా పంపించాడు. రేణువులు సూది బెజ్జంలోకి దూరాయిగాని అంతకన్నా లోపలికి పోలేదు. దాంతో దేవేంద్రుడు ఆగ్రహించి సుడిగాలులను, జోరువానలను, కారుచిచ్చులు ఇలా ఎన్నో పంపాడు. అయినా ఆ సూది రాక్షసి చలించలేదు. క్రమంగా దాని చుట్టూ పుట్టలు పెరిగాయి. అయినా అది కదలలేదు. కాని ఆ విషుచి హృదయంలో ఊహకందని ఒక వింత మార్పు కూడా వచ్చింది. విచారేంత్యాస్తస్యాస్వమాత్మసత్యం సుచేతనం జ్ఞానాలోక సముదభూత్సా పరాపరదర్శిని ఉరుట్ప్రడోట్సా 72 స్లో 24. ఒక తపస్సుతో ఉన్న శరీరం పోగొట్టుకొని కొత్త శరీరం సంపాదించుకొని అది నచ్చక మళ్లీ ఈ శరీరం పోవాలని, పాత శరీరం రావాలని తపస్సు చేస్తున్న ఈ రాక్షసికి ఈ తపస్సు మధ్యలో అరెరే, ఈ శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి కదా, ఈ శరీరం ఎవరు, నేనెవరు అని ఆత్మవిచారణ ప్రారంభమైంది. దాంతో నేను అంటే చేతనమే, జడం కాదు. ఆత్మా సత్యం సుచేతనం అనే ఆలోచన వచ్చింది. ఇక జ్ఞానమనే వెలుగు ఆమెలో ఉద్భవించింది. పరమంటే ఏమిటి, అపరమంటే ఏమిటి అనే తెలివి కలిగింది. ఇక క్రమంగా తపస్సు వల్ల ఆమె పాపాలన్నీ క్షీణించగా ఆ విషుచి ఇప్పుడు నిర్మల సూచి అయింది. ఆమెకు స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం కలిగింది. సూచి సూది అయినా ఆమె తపస్సు కొనసాగించింది. 7000 సంవత్సరాలు గడిచాయి. అప్పటికీ ఆమె తపస్సు జ్వాలగా మారి హిమాలయ పర్వతం మాత్రమే కాక 14 లోకాలు వేడెక్కాయి. అప్పుడు దేవేంద్రుడు నారదమహర్షిని పిలిచి ఈ వేడికి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు నారదమహర్షి విషుచి రాక్షసి యొక్క చరిత్ర అంతా వివరంగా చెప్పాడు. ఈ సందర్భంగా కవి ఏ పక్షుల ద్వారా, ఏ ఏ జంతువుల ద్వారా విషుచి వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుందో ఆ వివరాలను విషుచి రాక్షసికి అన్వయిస్తూ ఆ రాక్షసి కథ చెప్పాడు. దానిలో చివరి ఘట్టం తత్వదృష్టితో మనకు ముఖ్యం. రెండవసారి తపస్సు కోసం హిమాలయానికి వెళ్లాలని విషుచి రాక్షసి నిర్ణయించుకున్నప్పుడు ఎలా వెళ్లాలి అని అది ఆలోచించింది. అప్పటికే ఆ రాక్షసి రోగరూపాన్ని, లోహరూపాన్ని ఒకదానిలో ఒకటి కలిపేసి ఒకే రూపంలోకి వచ్చి ఉంది. ఇప్పుడా రాక్షసి ఆ రూపంతో హిమాలయానికి చేరటం కష్టం. అందుకని అది ఒక ఉపాయం చేసింది. ఆ రాక్షసి ఒక గద్దని ఎన్నుకొని దాని హృదయంలో ప్రవేశించింది. రాక్షసి ఆవహించేసరికి గద్ద ఆయసర్ 101 దానికి వశమైపోయింది. ఆ రాక్షసి సంకల్పం ప్రకారం ఆ గద్ద హిమాలయానికి వెళ్లి ఒక నిర్జన ప్రదేశంలో ఆగింది. ఆ గద్ద అక్కడ ఆగేసరికి అక్కడి దుమ్ములో చిన్న నిప్పు మంట లేచినట్లుగా ఒక ఇనుప సూది పైకి లేచింది. గద్ద హృదయంలో ఉన్న జీవసూచిక దాన్ని చూసి వెంటనే గద్ద నుంచి బయటికి వచ్చి ఆ సూదిలో ప్రవేశించింది. గద్దకు బరువు దిగినట్టై హాయిగా వెళ్లిపోయింది. ఇక ఆ జీవసూచి లోహసూచికను ఆధారంగా చేసుకుని తపస్సు మొదలుపెట్టింది. ఈ ఘట్టాన్ని పూర్వం వశిష్ఠ మహర్షి మాటల్లో ఒక తీరుగాను, ఇప్పుడు నారద మహర్షి మాటల్లో మరో తీరుగాను చెప్పించాడు ఈ వాల్మీకి కవి. ఇలా చేయటం ద్వారా కథా సౌందర్యంతో పాటు జీవుల యొక్క శరీరధారణ ప్రక్రియను కూడా మేళవించడం కుదిరింది. మొదట్లో వశిష్ఠ మహర్షి ద్వారా కాకుండా ఇప్పుడు ఇంద్ర నారద సంవాద రూపంగా శరీరధారణ ప్రక్రియను వివరించటం వల్ల ఆ విషయానికి ప్రామాణికత పెరిగినట్లయింది. ఈ వివరాలన్నీ చెప్పిన నారదుడు, నువ్వు వెళ్ళి ఆ రాక్షసికి త్వరగా వరం ఇచ్చిరా అని దేవేంద్రుణ్ణి ప్రోత్సహించాడు. అప్పుడు దేవేంద్రుడు వాయుదేవుణ్ణి పిలిచి ఆ విషుచి రాక్షసి ఎక్కడుందో చూసి రమ్మని పంపాడు. వాయుదేవుడు 7 లోకాలు తిరిగి చివరికి దాన్ని పట్టుకున్నాడు. కాని దాని దివ్య తేజస్సును చూసి భయపడ్డాడు. దానితో మాట్లాడటానికి భయపడి నమస్కారం పెట్టేసి వెనక్కి వెళ్లిపోయాడు. ఆ వాయువును చూసేసరికి ఇతడు సూచి దర్శనం చేత పవిత్రుడయ్యాడని దేవేంద్రుడికి తోచింది. దాంతో ఆయన వాయుదేవుణ్ణి కౌగిలించుకొని ఏం జరిగిందో చెప్పమన్నాడు. వాయుదేవుడు సూచి తపస్సును మరోసారి వర్ణించి దానికి వరం మనం ఇవ్వలేం, ఇస్తే బ్రహ్మదేవుడే ఇవ్వాలన్నాడు. దాంతో దేవతలంతా కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి విషయం విన్నవించారు. బ్రహ్మదేవుడు సూచికి వరమిస్తానని అంగీకరించి హిమాలయానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు వెళ్లి సూచికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. సూచికి ఆ విషయం తెలిసింది. బదులు చెప్పాలనుకుంది, కాని ఇంద్రియాలు లేకపోవటం వల్ల చెప్పలేక మనస్సులోనే ఇలా అనుకుంది, బ్రహ్మదేవ పూర్ణాస్మి గత సందేహ కిం వరేణ కరోమ్యహం సమ్యామి పరినిర్వామి సుఖమాసే చ కేవలం ugudpra.sa.75/3. నేనిప్పుడు పరిపూర్ణంగా ఉన్నాను, సందేహాలు లేవు, నాకు వరాలెందుకు, నేను చలించను, నాకు కదలిక లేదు, నేను కేవలం సుఖంగా ఉన్నాను, తెలుసుకోవలసింది తెలిసింది, నేను పరమార్థ సత్య స్వరూపురాలిని, నాకు మిథ్యా వస్తువుతో పనిలేదు, పూర్వం నేను అవివేకం వల్ల దోహకపడ్డాను, ఆత్మవిచారణ చేత ఆ వివేకం పోయింది, ఇప్పుడు నాకు ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు. సూచి హృదయంలోని ఆలోచనలను బ్రహ్మదేవుడు గ్రహించి అనుగ్రహంతో ఇలా అన్నాడు, పుత్రీ, నువ్వు ఇంకా కొంతకాలం భూలోకంలో భోగాలు అనుభవించి ఆ పైన పరమపదానికి చేరు. ఈశ్వర నీతి అలా ఉంది, ఏ సంకల్పంతో నువ్వు ఈ తపస్సు ప్రారంభించావో అది నీకు సిద్ధిస్తుంది. మళ్లీ నువ్వు కొండంత శరీరంతో ఈ హిమాలయ పర్వతం మీద సంచరించు. ఆయసర్ 102 చూడు పుత్రీ, అంతటి ఆ స్థూల శరీరం ఎక్కడో లేదు, విత్తులో చెట్టు ఇమిడి ఉన్నట్టుగా అది నీ సూక్ష్మరూపంలో ఇమిడి ఉంది. నీకిప్పుడు బ్రహ్మ జ్ఞానం కలిగింది కనుక రాక్షసివైనా కొండంత శరీరం ఉన్నా ప్రజలను పీడించవు. నువ్వు ఎప్పుడూ నిర్వికల్ప సమాధిలోనే ఉంటావు. ఎప్పుడైనా సమాధిలోంచి బయటికి వస్తే అప్పుడు నీకు అందరూ ఆత్మస్వరూపులుగా కనిపిస్తారు. వ్యవహార దశలో నువ్వు ఎప్పుడూ ధారణా ధ్యానాల్లో ఉంటావు. నీవు న్యాయంగా నీ ఆకలి తీర్చుకుంటావు, న్యాయాన్ని అతిక్రమించిన ప్రాణుల్నే హింసిస్తావు, జీవన్ముక్తురాలవై జీవిస్తావు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చెప్పి అంతర్ధానమైపోయాడు.